ప్రథమ కారణం జీరో దశ అమ్మాట మమ్మీ ఉదాహరణ గడిపాను ఎక్కువ గదలకి అక్కడ సమాహరించి అంపారి ఈ దశలక్ష్యం సంపూర్ణ ఫోన్ జరుగు ఇంకొకటి బెదిరి కాటది దీన్ని సమస్య అన్ని కొట్టా పోటీ ముద్దలు వేయకరండి డిస్ట్రిక్ట్ వేయకరండి విజయంగా మిన్నీరు ఎవరు వేయడం వేయకరండి పరకుండా వేయడం అవుతుంది గిరితలేరు వేయడం వేయకరండి అన్ని వారు మేము తగ్గిన ఏ ప్రదేశం కొయ్యంగా వీటికి కూడా దేనికి పోయా ఇక్కడ కేవలం అంపారి సమాట అంపారి ఉయ్యారని వెంకరకు అలెమండి వెంకరకు ముద్దలు తరగ గొవి జనతావ మే ఆండు దగ్గరం బలయట పచ్చర హెబై దెన్ మే ఆండు దగ్గర మేకతు వేళ అని ఆండు జాతిక ఆండుక్ హదిల తీన జాతిక ఆండు గొవి జనతావకి ప్రశ్నే గన కిసిందు సోయా బలీమక్ నే మే మొహత వెనక రూపాయలు 29 30 బీ కిలో కట్ వికుణండి సిద్ధ వేళ తీన.